త్రయస్త్రింశ అంటే 33. ఈ ప్రపంచంలో 33 దేవతలు. భగవంతుడు కాదు, ఈ దేవతలన్నీ దేనిలో ఉంటాయో అది భగవత్ దేవత, అది 34వ దేవత. ఈ దేవతలకన్నిటికీ అది అధిష్టానం, ఆధారం. అందుకని వేదం చెబుతుంది, యస్మిన్ దేవా అధివిశ్వే నిషేధు. యస్మిన్ ఏ దేవుని యందు, విశ్వే దేవా సమస్త దేవతలు నిషేధు ఉన్నాయి. యస్తన్న వేద కిం రుచాకరిష్యతి, యస్మిన్ రుచో అక్షరే పరమే వ్యోమన్, యస్మిన్ దేవా అధివిశ్వే నిషేధు, యస్తన్న వేద కిం రుచాకరిష్యతి అని ఈ మంత్రం చెబుతున్నాను. రుచ సామాని యస్మిన్ వ్యోమని, ఏ భగవంతుని యందు, అంతటా వ్యాపించి ఉన్న ఏ భగవంతుని యందు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అనే వేదాలు ఉన్నాయో, యస్మిన్ అధివిశ్వే నిషేధు, యస్మిన్ దేవా అధివిశ్వే నిషేధు, యస్మిన్ ఏ పరమేశ్వరుని యందు విశ్వే దేవా సమస్త దేవతలు నిషేధు ఉన్నవో, యస్తన్న వేద ఆ పరమేశ్వరుని ఎవడు తెలుసుకోడో, కిం రుచాకరిష్యతి, వాడు ఋగ్వేదాది శాస్త్రములు తెలుసుకుని కూడా ప్రయోజనం లేనివాడు అని మంత్రాభిప్రాయం. వేదశాస్త్రములను అధ్యయనము చేసినటువంటి వ్యక్తి ముఖ్యంగా వేదాలు సమస్త దేవతలు ఎవని ఎందు ఉన్నాయో, ఏ దేవుడు వీటి అన్నిటికీ ఆధారమో ఆ దేవుని తెలుసుకోవాలి, అప్పుడే అతని వేదాధ్యయనం సప్రయోజనం అవుతుంది, అప్పుడే అతనికి ఫలం లభించినట్లు. లేకపోతే వేదశాస్త్రాలన్నీ చదివి భగవంతుని తెలుసుకోకపోతే అతడు భారవాహి మాత్రమే అవుతాడు. బరువులు మోసే గాడిదో లేకపోతే ఎద్దో ఉంటుంది చూడండి, ఆ బరువులు ఏమిటో దానికి తెలియదు, మోస్తుంది. అలా వేదములను చదివి పరమేశ్వరుని తెలుసుకోని వాడు కేవలం బరువు మోసేటువంటి జంతువు లాంటి వాడు అవుతాడు. అందుచేత ఎవరిలో వేదములన్నీ ఉన్నాయో, ఎవరిలో దేవతలన్నీ ఉన్నాయో, ఈ అన్ని దేవతలు ఎన్ని అంటే కతివై దేవా, ఈ సమస్త దేవతలు ఉన్నారే భగవంతుల్లో ఉన్నవని చెబుతున్నారే, ఆ దేవతలు ఎవరు ఎన్ని అని అంటే త్రయస్త్రివింశో వై దేవా, 33 దేవతలు ఉన్నాయి అన్నారు. ఏమిటా 33 దేవతలు? అష్టౌ వసవ, వసు అనే పేరు కలిగిన దేవతలు ఒక 8 ఉన్నాయి. అష్టౌ అంటే 8, వసవ అంటే వసువులని వారికి పేరు. ఏకాదశ రుద్రాహ, 11 రుద్రదేవతలనే పేరుతో రుద్రదేవతలు ఉన్నాయి, 11. ఏకాదశ అంటే 11. ద్వాదశ ఆదిత్యాహ, 12 ఆదిత్యులనే పేరు కలిగిన దేవతలు ఉన్నాయి. 12, 11, 23, 8, 31 ఇంద్ర ప్రజాపతిశ్చ, ఇంద్రుడు ప్రజాపతి అని ఇవి ఒక 2, ఇవన్నీ కలిపితే 33. ఈ 33 దేవతలకు భగవంతుడు ఆధారం. వీటికి అధిదేవత అని దానికి పేరు. పరమేశ్వరుని అధిష్టాన దేవత అధిదేవత అంట. దేవత అంటే ఏమిటి అసలు? దేవత అంటే